بسم الله الرحمن الرحيم تبارك الذي بيده الملك وهو على كل شيء قدير الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور الذي خلق سبع سماوات طباقا ما ترى في خلق الرحمن من تفاوت فارجع البصر هل ترى من فطور ثم ارجع البصر كرتين ينقلب إليك البصر خاسئا وهو حسير అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎవరి చేతులలోనైతే విశ్వసామ్రాజ్యం ఉన్నదో ఆయన ఎంతో శుభకరుడు, ఎంతో మహోన్నతుడు. ఆయన ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన జీవన్మరణాలను సృష్టించాడు. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అత్యధికంగా మన్నించేవాడు. ఆయన ఒకదానిపైనొకటి ఏడు ఆకాశాలను సృజించాడు. నీవు కరుణామయుని సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, అందులో నీకేమైనా లోపం కనిపిస్తున్నదా? మళ్లీ మళ్లీ చూడు, నీ చూపులు అలసిపోయి విఫలమై వెనుకకు తిరిగి వస్తాయి. నీకు దగ్గరగా ఉన్న ఆకాశాన్ని మహోజ్వలమైన దీపాలతో అలంకరించాము. వాటిని శైతానులను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. ఈ శైతానుల కొరకు మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. إذا ألقوا فيها سمعوا لها شهيقا وهي تفور تكاد تميز من الغيظ كلما ألقي فيها فوج سألهم خزنتها ألم يأتكم نذير قالوا بلى قد جاءنا نذير فكذبنا وقلنا ما نزل الله من شيء إن أنتم إلا في ضلال كبير وقالوا لو كنا نسمع أو نعقل ما كنا في أصحاب السعير فاعترفوا بذنبهم فسحقا لأصحاب السعير తమ ప్రభువును తిరస్కరించిన ప్రజలకు నరక శిక్ష పడుతుంది. అది చాలా చెడ్డ నివాసస్థలం. వారిని అందులోకి విసిరివేసినప్పుడు వారికి భయంకరమైన దాని గర్జన ధ్వని వినిపిస్తుంది. అది అప్పుడు ఉద్రేకంతో ఉడికిపోతూ ఉంటుంది, తీవ్రమైన ఆగ్రహంతో బ్రద్దలవుతూ ఉంటుంది. ఏదైనా ఒక గుంపును అందులో వేసిన ప్రతిసారీ దాని కాపలాదారులు, మీ వద్దకు హెచ్చరించేవారు రాలేదా అని వారిని అడుగుతారు. దానికి వారు ఇలా జవాబు ఇస్తారు, వచ్చాడు, హెచ్చరిక చేసే అతను మా వద్దకు వచ్చాడు, కాని మేము అతనిని తిరస్కరించాము. అల్లాహ్ దేనిని అవతరింపజేయలేదు, నీవు మార్గభ్రష్టుడవై పోయావు అని మేము అతనితో అన్నాము. ఇంకా వారు ఇలా అంటారు, అయ్యో మేము గనక ఆనాడు విని ఉంటే లేదా గ్రహించి ఉంటే ఈనాడు ఇలా మండే నరకాగ్ని శిక్షకు గురి అయిన వారిలో చేరి ఉండేవారము కాదు కదా. ఈ విధంగా వారే స్వయంగా తమ తప్పును ఒప్పుకుంటారు. ఈ నరకవాసులు నాశనమైపోను. إن الذين يخشون ربهم بالغيب لهم مغفرة وأجر كبير وأسروا قولكم أو اجهروا به إنه عليم بذات الصدور ألا يعلم من خلق وهو اللطيف الخبير. చూడకుండానే తమ ప్రభువునకు భయపడేవారికి తప్పకుండా మన్నింపు, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. మీరు మెల్లగా మాట్లాడినా లేక బిగ్గరగా పలికినా అల్లాకు రెండూ ఒకటే. ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. పుట్టించిన వాడికే తెలియదా? వాస్తవానికి ఆయన సూక్ష్మగ్రాహి మరియు సమస్తము తెలిసినవాడును. أأمنتم من في السماء أن يخسف بكم الأرض فإذا هي تمور أم أمنتم من في السماء أن يرسل عليكم حاصبا فستعلمون كيف نذير ولقد كذب الذين من قبلهم فكيف كان نكير أولم يروا إلى الطير فوقهم صافات ويقبضن ما يمسكهن إلا الرحمن إنه بكل شيء بصير. మీ అధీనములో ఉంచినవాడు ఆయనే కనుక దానిమీద తిరగండి. దేవుడు ప్రసాదించిన ఆహారాన్ని తినండి. ఆయన సాన్నిధ్యానికే మీరు మళ్లీ సజీవులై పోవలసి ఉన్నది. ఆకాశములో ఉన్నవాడు మిమ్మల్ని భూమిలోకి దిగదొక్కడని, భూమి హఠాత్తుగా తీవ్ర కంపనాలకు గురికాదని మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశములో ఉన్నవాడు మీ పైకి రాళ్లను విసిరే పెనుగాలిని పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? అప్పుడు నా హెచ్చరిక ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. వారికి పూర్వం గతించిన వారు కూడా తిరస్కరించారు. అప్పుడు నా పట్టు ఎంత తీవ్రంగా ఉండినదో చూడండి. వారు తమ మీద ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ ఎగురుతున్నాయో చూడటం లేదా? కరుణామయుడైన అల్లా తప్ప వాటిని అలా నిలిపి ఉంచేవారెవరూ లేరు. ఆయనే ప్రతి వస్తువును కనిపెట్టి ఉండేవాడు. إن الكافرون إلا في غرور أمن هذا الذي يرزقكم إن أمسك رزقه بل لجوا في عتو ونفور أفمن يمشي مكبا على وجهه أهدى أمن يمشي سويا على صراط مستقيم قل هو الذي أنشأكم وجعل لكم السمع والأبصار والأفئدة قليلا ما تشكرون. كرنا ويرينا اللاكو ప్రతికూలంగా మీకు సహాయం చేయగల సైన్యమేదైనా మీ వద్ద ఉన్నదా? చూపించండి. అసలు విషయం ఏమిటంటే ఈ తిరస్కారులు మోసంలో పడిపోయారు. లేదా ఒకవేళ కరుణామయుడైన అల్లాహ్ తాను ప్రసాదించే ఆహారాన్ని ఆపివేసినట్లయితే ఇంకెవరు మీకు ఆహారం ఇవ్వగలరు? చెప్పండి, వారసలు తలబిరుసుతనానికి సత్య తిరస్కారానికి మూర్ఖంగా అంటిపెట్టుకుని ఉన్నారు. బోర్లా పడుతూ లేస్తూ నడిచే వ్యక్తి సరైన గమ్యానికి చేరుకుంటాడా, లేక సదునైన బాటపై తల ఎత్తి నిటారుగా నడిచే వ్యక్తి గమ్యానికి చేరుకుంటాడా? కాస్త ఆలోచించండి. వారితో ఇలా అనండి, మిమ్మల్ని పుట్టించినవాడు అల్లాయే, ఆయనే మీకు వినే చూసే శక్తులు ఇచ్చాడు, ఇంకా ఆయనే మీకు ఆలోచించే అర్థం చేసుకునే మనస్సు కూడా ఇచ్చాడు. కాని మీరు చాలా తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతారు. قل هو الذي ذرأكم في الأرض وإليه تحشرون ويقولون متى هذا الوعد إن كنتم صادقين قل إنما العلم عند الله وإنما أنا نذير مبين فلما رأوه زلفة سيئت وجوه الذين كفروا وقيل هذا الذي كنتم به تدعون వారితో ఇలా అను, అల్లాయే మిమ్మల్ని యావత్ భూమిపై వ్యాపింపజేశాడు, ఆయన వైపునకే మీరు సమీకరింపబడతారు. అప్పుడు వారు, నీవు గనక సత్యవంతుడవే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పు అని అడుగుతారు. ఇలా చెప్పు, దీనికి సంబంధించిన జ్ఞానం అల్లా వద్దనే ఉంది, నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే. తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు తిరస్కరించిన వారందరి ముఖాలు వెలవెలబోతాయి. అప్పుడు వారితో, మీరు మాటిమాటికి అడుగుతుండేది ఇదే అని అనటం జరుగుతుంది. قل أرأيتم إن أهلكني الله ومن معي أو رحمنا فمن يجير الكافرين من عذاب أليم قل هو الرحمن آمنا به وعليه توكلنا فستعلمون من هو في ضلال مبين قل أرأيتم إن أصبح ماؤكم غورا فمن يأتيكم بماء معين వీరితో ఇలా చెప్పు, మీరెప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? అల్లాహ్ నన్ను నా అనుచరులను నాశనం చేయనూవచ్చు, లేదా మమ్మల్ని కరుణించనూ వచ్చు, కాని తిరస్కారులను వ్యథాఫలితమైన శిక్ష నుండి ఎవరు రక్షిస్తారు? వారితో ఇంకా ఇలా అను, ఆయన ఎంతో కరుణామయుడు, ఆయననే మేము విశ్వసించాము, ఆయననే మేము నమ్ముకున్నాము. ఎవరు పూర్తిగా మార్గభ్రష్టులై ఉన్నారో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. వీరికి ఇలా చెప్పు, ఎప్పుడైనా మీరు ఈ విషయం గురించి కూడా ఆలోచించారా? ఒకవేళ మీ బావులలోని నీరు భూమి లోపలకు ఇంకిపోతే ప్రవహించే ఈ నీటి ఊటలను మళ్లీ మీకోసం బయటకు తెచ్చేదెవరు?